రక్తం 5వ భాగం. ఇక్కడ మరో తిరకాసు కూడా ఉంది. యూరప్లో ఇబిన్ ఆల్ నఫీస్ పుస్తకం గురించి ఎవరికీ తెలియదు. 1924 దాకా ఆ సంగతి ఎవరికీ తెలియదు. యూరోపియన్లు ఆ సంగతిని సొంతంగా స్వతంత్రంగా కనుక్కోవలసి వచ్చింది. ఆ ఆవిష్కరణని మొట్టమొదటి చేసిన వాడు స్పానిష్ వైద్యుడు మైకేల్ సెర్విటస్. సెర్విటస్ చాలా అస్థిరమైన పరిస్థితులలో జీవించాడు. పాశ్చాత్య యూరప్కి చెందిన కాథలిక్ చర్చ్ రెండుగా చీలిపోయింది. ప్రతిఘటించి విడిపోయిన వర్గాన్ని ప్రొటెస్టెంట్లు అంటారు. వెనకటి సాంప్రదాయానికి కట్టుబడి మిగిలిపోయిన వారు కేథలిక్కులు. ఈ రెండు వర్గాల మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉండేది. అయితే మతం పట్ల సెర్విటస్ అభిప్రాయాలు ఇటు కేథలిక్కులకి కానీ అటు ప్రొటెస్టెంట్లకి కానీ నచ్చనివిగా ఉన్నాయి. 1553 తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఒక పుస్తకం రాశాడు. అందులో తన పేరు లేదు, కానీ అది చదివిన వాళ్ళందరూ ఇతడి సంగతి తెలుసు కాబట్టి రచయిత ఎవరో గుర్తుపట్టగలిగారు. ఫ్రాన్స్లో కేథలిక్కులు ఇతడిని నిర్బంధించారు. తప్పించుకొని స్విట్జర్లాండ్లోని జెనీవాకి పారిపోయాడు. ఆ రోజుల్లో జెనీవాని జాన్ కాల్విన్ అనే నిరంకుశ రాజు పాలించేవాడు. మతం పట్ల సెర్విటస్ ఆలోచనల గురించి తెలుసుకున్న కాల్విన్కి అతడంటే పిచ్చి కోపం వచ్చింది. అతడిని నిర్బంధించి బాహాటంగా సజీవ దహనం చేయించాడు. సెర్విటస్ పుస్తక ప్రతులు దొరికినన్ని సంపాదించి అన్నిటినీ తగలబెట్టించాడు. ఆ పుస్తకం కొద్దీ ప్రతులు మాత్రం ఎలాగో బతికి బట్టగట్టాయి. 1694 అంటే సెర్విటస్ మరణించిన 1.5 శతాబ్దం తర్వాత ఒక ప్రతి దొరికింది. ఆ పుస్తకంలో మతం మీద ఘాటైన వ్యాఖ్యానాలే కాక గుండెకి ఊపిరితిత్తులకి మధ్య రక్త ప్రసరణ గురించిన వర్ణన కూడా ఉంది. అయితే అప్పటికే ఆవిష్కరణని 3 సార్లు చేశారు. 1559 అంటే సెర్విటస్ చనిపోయిన 6 ఏళ్లకి రియాల్డో కొలంబో అనే ఇటాలియన్ వైద్యుడు కూడా ఈ హ్రస్వ ప్రసరణ గురించి ఊహించాడు. దాని గురించి ఒక పుస్తకం కూడా రాశాడు. ఆ పుస్తకం 10 కాలాల పాటు నిలిచింది. తతిమా వైద్యులు ఆ పుస్తకం చదివారు. క్రమంగా హ్రస్వ ప్రసరణ ఉందన్న నమ్మకం స్థిరపడసాగింది. కొలంబోకి ఆ ఆలోచన సెర్విటస్కి వచ్చిన తర్వాతే వచ్చిన ఇబిన్ ఆల్ నఫీస్కి ఆ ఆలోచన వచ్చిన నాటికి ఎంతో కాలం తర్వాతే వచ్చినా కూడా కొలంబో రాతల వల్లే యూరోపియన్ వైద్యులకి హ్రస్వ ప్రసరణ గురించి తెలిసింది. అందుకే హ్రస్వ ప్రసరణ గురించి కనుక్కున్న ఘనత అంతా కొలంబోకి దక్కింది. తరువాత 1574 గిలోరామో ఫ్యాబ్రిజీ అనే ఇటాలియన్ వైద్యుడు కాళ్ళలోని సిర్లని అధ్యయనం చేయసాగాడు. వాటిలో చిన్న చిన్న కవాటాలు ఉన్నాయని గుర్తించాడు. రక్తం ఒక దిశలో ప్రసారమైనప్పుడు కవాటాలు తెరుచుకుని రక్తానికి ప్రవేశాన్నిస్తాయి. వ్యతిరేక దిశలో ప్రవహించినప్పుడు కవాటాలు మూసుకుని సిరని మూసేస్తాయి. సిరలలో రక్తం ఒకే దిశలో ప్రవహించనిచ్చే ద్వారాల లాంటివి ఈ కవాటాలు. వీటి వల్ల నిలుచున్న మనిషి కాళ్ళలో రక్తం పైకే ప్రవహిస్తుంది, కానీ గురుత్వ ప్రభావం వల్ల పాదాలలో నిలిచిపోదు. ఇది మంచిదే కదా. మనం కాళ్ళు కదిలించినప్పుడు లేదా కాలి కండరాలను బిగించినప్పుడు ఇవి సిరలకేసి ఒత్తుకుంటాయి. ఈ విధంగా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో రక్తం ప్రవహించేటట్లు చేస్తాయి. మనం కాళ్ళు పెద్దగా కదిలించకుండా ఉన్నప్పుడు రక్తంలో ప్రవాహం అంతగా ఉండదు. కానీ ఈ కవాటాల పుణ్యమా అని రక్తం గురుత్వాకర్షణ దిశగా ప్రవహించదు.